నారదకృత స్తోత్రము యుద్ధకాండ 8వ సర్గా. దేవదేవ జగన్నాథ పరమాత్మ సనాతన నారాయణాఖిలాధార విశ్వసాక్షి నమోస్తుతే విశుద్ధ జ్ఞాన రూపోపి త్వల్లోకానతి వంచేన్ మాయయా మనుజాకార సుఖాది మానివత్వం మాయయా గుహ్యమాన సర్వేషాం హృది సంస్థిత. 120. స్వయం జ్యోతి స్వభావస్త్వం వ్యక్త ఏవామలాత్మనాం ఉన్మీలయన్ సృజస్యే తన్నేత్రే రామ జగత్ప్రయం ఉపసంప్రియతే సర్వం త్వయా చక్షుర్నిమీలనాత్ యస్మాన్న కించిల్లోకేయోస్మిన్స్తస్మైతే బ్రహ్మణే నమః యస్మిన్ సర్వమిదం భాతియదాశ్చైతచ్చరాచరం యస్మాన్న కిందాల్లోకేయోస్మిన్స్తస్మైతే బ్రహ్మణే నమః ప్రకృతిం పురుషంకాలం వ్యక్త వ్యక్త స్వరూపిణం యంజానంతి మునిశ్రేష్ఠస్తస్మై. రామాయతి నమః వికారరహితం శుద్ధం జ్ఞానరూపం శృతిర్జగౌ త్వాం సర్వజగదాకార మూర్తించాప్యః సాశ్రుతః విరోధే దృశ్యతే దేవవైదికో వేదవాది నాం నిశ్చయం నాధిగచ్చంతి త్వత్ప్రసాదం వినాబుధాః మాయయా క్రీడతో దేవ న విరోధో మనగాపి రశ్మిజాలం రవేర్యద్వద్దృశ్యతే జలవద్భ్రమాత్ భ్రాంతి జ్ఞానాత్ తథా రామత్వయీ సర్వం ప్రకల్ప్యతే మనసో విషయో దేవరూపంతే నిరుణం పరం కథం దృశ్యం భవేద్దేవ దృశ్యాభావే భజేత్కథం. అతస్తవావతారేషు రూపాణి నిప్రణభువి భజంతి బుద్ధి సంపన్నాస్తరంత్యేవ భవార్ణవం కామక్రోధాదయస్తత్ర బహివః పరిపంధినః భీషయంతి సడాచేతో మార్గారాముషా కమ్యథా త్వన్నామస్మరతాం నిత్యం త్వద్రూపమపి మానసే త్వత్పూజో నిరతానాంతే కథామృత పరాత్మనాం త్యద్భక్తసంగినాం రామ సంసారో గోప్పదాయతే ఆతస్తే సగుణం రూపం ధ్యాత్వా అహం సర్వదా హృది ముక్తశ్చ రామలోకేషు పూజ్యో హం సర్వదేవతయః. రామత్వయ మహత్కార్యం కృతం దేవహితేచ్ఛయా. కుంభకర్ణ వధేనాద్య భూభారోయం గతః ప్రభో స్వోహమితిష్యతి సౌమిత్రి రీంద్రజేతారమా హవే హనిష్య సేధరామత్వం పరస్వోదస కంతరం పశ్యామి సర్వం దేవేశ సిథే సహ నభోగతః అనుభులిష్వ మాందేవ గమిష్యామి సురాలయం. తా దేవదేవ జగన్నాథ పరమాత్మ సనాతన నారాయణ సర్వాధార విశ్వసాక్షి నమస్తే. నీవు విశుద్ధ జ్ఞానరూపుడవు అయినను మాయతో మానవావతారమెత్తి లోకులవలె ప్రాప్తించిన సుఖదుహఖాదుల సనుభవించువానివలె మెలుగుతూ జనులను మోసగించుచున్నావు. నీమా ఎచే కప్పబడి అజ్ఞానులకు కానరావు. అందరి హృదయాలతో స్వయం జ్యోతి స్వభావుడవైయుందువు. జ్ఞానులకు మాత్రము కనబడెదవు. నీవు కన్నులు తెరిచినచో సర్వలోకములు సృష్టింపబడును. నీవు కన్నులు మూసుకొనినచో అవి ఎన్నియు అంతరించును. దేనియంది సర్వజగత్తు ప్రకాశించుచున్నదో, ఈ చరాచర జగత్తు దేని నుండి జన్మించుచున్నదో, మరల దేనిలో లయించి మరుగైపోవుచున్నదో, అట్టి బ్రహ్మమగు నీకు నమస్కారము. మునిశ్రేష్ఠులు యవనిని ప్రకృతిగాను, కొందరు పరుణిగాను, మరికొందరు కాలముగాను, ఇంకొందరు వ్యక్తమని అవ్యక్తమని తెలుసుకొని పలుకుచున్వారో, అట్టి నీకు నమస్సులు. నిన్ను వేదములు వికారములు లేనివాడవని, శుద్ధుడవని, జ్ఞానరూపుడవని, జగదాధారుడవని పొగడుచున్నవి. మాయతో క్రీడసల్పునికు ఎవరిమీదను కొంచెమైనను విరోధములేదు. సూర్యకిరణముల భ్రమచేత నీళ్లవలే ఎలా కనబడుచుండునో, అలా భ్రాంతి జ్ఞానం కారణంచేత నీలో సర్వజగత్తు కల్పింపబడినది. వేదవాదులకు విరోధం కనబడుతున్నది. నీయనుగ్రహము లేకపోయిన పండితులైనను సత్యాన్ని గుర్తించలేరు. దేవదేవ నీనిర్గుణ రూపము మనోగోచరము కాదు. ఆ కనబడని దానియందు భయట్లు కలుగుసు. అందుచే నిపుణులైన భక్తి సంపన్నులు నీయవతారాడ్డి. 122. రూపములను దృఢ భక్తితో నమ్మి భజించుచున్నారు. వారి సంసార సాగరాన్ని దాటుచున్నారు. ఈ సంసారములో కామక్రోధము మొదలగు శత్రువులు పిల్లి ఎలుకను భయపెట్టినట్లు భీతి కల్పిస్తుంటారు. ఎల్లప్పుడూ నీనామస్మరణ చేయవారికి నీరూపము నిత్యము మనసులో ప్రకాశించుచుండును. రామ, నీ పూజయందాసక్తమైన నీ కథామృతము నందు తగిలిన హృదయము కలవారును, నీ భక్తులతో సహవాసము చేయువారును యగుజనులకు ఈ సంసార సాగరము గోష్పాదమంతయగును. అందువల్ల నీ సగుణరూపాన్ని సర్వదా ధ్యానిస్తూ ముక్తుడనే ఎల్ల దేవతలనే పూజింపబడుతూ లోకములలో తిరుగుచున్నాను. రామ, ఓ మహత్కారాన్ని చేశావు, దేవతల హితాన్ని నిర్వహించావు, కుంభకరుణవధతో భూభారము తగ్గింది. రేపు లక్ష్మణుడు ఇంద్రజిత్తును హతమారుస్తాడు, ఎల్లుండికి రావణుని వధించగలవు. నేను ఆకాశంలో సిద్ధులతో కూడి జరిగేవంత తెలుసుకుంటాను అని స్తుతించి బ్రహ్మలోకమునకు బోయెను. కుంభకర్ణుని మరణము రావణుని దోహఖాంబుధిలో ముంచినది ఇంద్రజిత్తు ద్రిణి ఓదార్చి తానంతయు చక్కబరచదనని హేమము చేయ సంకల్పించెను. ఈ విషయమును విభీషణుడు గ్రహించి, రాము, నీకెరిగించెను, ఇంద్రజిత్తును వధించుటకై మారుతిని. జాంబవంత అంగదాదుల లక్ష్మణ విభీషణులను రాముడు పంపెను. లక్ష్మణుడు ఇంద్రజిత్తుపై బాణవర్షము కురిపించెను. వానరవీరులు రాక్షసులను రాళ్లతోనూ చెట్లతోనూ కొట్టిరి. లక్ష్మణుడు ఇంద్రాస్త్రమును గ్రహించి ధర్మాత్మ సత్యసంధశ్చ రామోదాసరథీర్యది పౌరుషేచ ప్రతిద్వంద్వస్సరేణం జహిరావణిం. రాముని పాదపద్మముల తలంచుచూవాని శిరస్సును ఖండించెను. అందరూపాయి రాముని వద్దకు పోయి ఇంద్రజిత్తువధను తెలిపిరి. రాముడు పరమ సంతోషముతో లక్ష్మణుని కౌగలించుకొనెను. 123. రావణుడు తన తనయని మరణవార్త విని విలపించి సీతను చంపుటకే పరుగెత్తెను. సుపాశ్వుడను ధర్మబుద్ధిగల మంత్రి రావణుని వారించెను. మిగిలిన రాక్షసులతో రాముని మీదికి అగ్నిమీదికి మిడుతలు పోవునట్లు రావణుడు యుద్ధము చేయుటకు పోయెను. రామ బాణ పరంపరకు తట్టుకొనలేక వెను దిరిగి లంకకు చేరెను. తన గురువైన శుక్రాచార్యుని వద్దకు పోయి తన కష్టాలను చెప్పుకొని తాను గెలుచుటకు ఉపాయము చెప్పుమనెను. శుభ్రుడు రావణునికొక మంత్రమునుపదేశించెను. వెంటనే ఒక హెమము చేయవలయుననియు దానికి ఏ విఘ్నములు కలుగరాదనియు చెప్పెను. రావణుడు అభిచార హెమమును తనమేడలో నే చేయ ప్రారంభించెను. ఆ పొగను చూచి విభీషణుడు రామునికి దానిని చూపించెను. ఆ హెమాన్ని విఘ్నం చేయకపోతే రావణుడు అజేయుడౌతాడని హెచ్చరించెను. అంగద హనుమదాది 10 కోట్ల వానరులను రాముడు వారిపైకి పంపెను. వారు ఏనుగులను గుర్రాలను రాక్షసులను హతమార్చారు. విభీషణుని భార్య శరమ హెమస్థానాన్ని చూపించెను. వానరులు హెమగుండాన్ని ధ్వంసము చేసిరి. రావణుని చేతిలోని శ్రువాన్ని హనుమంతుడు విరిచెను. వానరులు రావణుని పై బడికొట్టి కొరికినా అతడు కదలలేదు. ధ్యానములో ఉండెను. అప్పుడు ఆంగదుడు అంతఃపురములోనికి పోయి మండోదరిని ఈడ్చుకొని వచ్చాడు. మండోదరి దీనాతి దీనంగా దుహకించింది. నాయనా, మేఘనాథ, నీ తల్లి మానం పోగొట్టుకొంటుంది. ఎవరి ఇల్లాలు పాపాత్ములచేత శత్రువులచేతి దెబ్బలు తింటుంటే చూస్తుంటాడో వాడు బ్రతకడం కంటే చావడం మేలు. నా భర్త భార్యను సిగ్గును రెంటినీ వదులుకున్నాడు. నీవే బ్రతికి ఉంటే నాకీ రురవస్థ వచ్చేవా అని విలపించింది. రావణునికి కోపు వచ్చింది. పైకి లేచి కత్తితో అంగదుడిని కొట్టాడు. వానరులందరు కోపంతో హెమగుండాన్ని ధ్వంసం చేసి రాముని వద్దకు చేరిరి. 124. తర్వాత రావణుడు ఈ ప్రకారముగా హితవాక్యములను చెప్పి మండోదరిని ఓదార్చెను.